15.11 యతంతో యోగినశ్చైనం పశ్యన్యాత్మన్యవస్థితం యతంతో 2 పయకృతాత్మానో నయనం పశ్యంత్యేచితసః అనగా నిరంతరము ప్రయత్నము చేయుచున్నటువంటి సమాహిత చిత్తులైన అనగా తన చిత్తమును తన యధీనము నందుంచుకున్నటువంటి యోగులు ఈ ఆత్మను అనగా ప్రస్తుత ప్రకరణమునందు చెప్పడుచున్న ఆత్మను తమ యంతఃకరణములందు వ్యాపించియున్నట్లుగా చూచుచుందురు. అనగా ఆదియే నేనేయున్నాను అనుభావముతో ఆత్మస్వరూప సాక్షాత్కారమును పొందుచున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 101. కాని తపము మరియు ఇంద్రియ జయము మొదలగు సాధనముల ద్వారా తమ యంతఃకరణములను శుద్ధి చేసుకొననటువంటి మూఢులు మరియు తమను లోకమునందు బంధించియుంచునట్టి విషయభోగముల నుండి తమ మనస్సును మరల్చుకొని యుండలేదో మరియు శాంతియనున్నది లేక దేహలోక వస్తు సముదాయ సంగ్రహమును చూచుకొని గర్వముతో నిండియున్న బుద్ధి కలవారేయున్నారో వారు అనగా అటువంటి అవివేకులైన పురుషులు శాస్త్రాది ప్రమాణముల ద్వారా ప్రయత్నించుచుండియు ఈ ఆత్మను చూడజాలకయ్యున్నారు. సర్వమును ప్రకాశింపజేయు అగ్ని సూర్యుడు మొదలగు జ్యోతులు కూడా ఏ పరమపదమును ప్రకాశింపజేయజాలకున్నవో మరియు ఏ పరమపదమును పొందినట్టి ముముక్షువులు అనగా మోక్షమును పొందియున్నవారు ఏ విధముగా తిరిగి సంసారము వైపునకు రారో మరియు ఘటము మఠము మొదలగు వాటియందు నిండియున్న ఆకాశము ఆ మహాకాశము యొక్క అవిభాజ్య అంశమే అయి ఉన్నదో ఆ విధముగానే ఉపాధులు కారణముగా వేగువేయుగా ఉన్నట్లుగా తోచు జీవులందరూ ఆ పరమపదము ఆ పరమాత్మ యొక్క అవిభాజ్య అంశములే అయి ఉన్నారు. సర్వాత్మత్వమును మరియు సమస్త వ్యవహారములకు ఆధారరూపముగా ఉన్నట్టి పరమపదత్వమును గురించి విపులముగా చెప్పదలంచినవాడైన భగవంతుడు 4 శ్లోకముల ద్వారా సంక్షిప్తముగా ఆ విభూతులను వర్ణించుచున్నారు. 15.12 యదాదిత్యగతం తేజో జగద్భాసతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. అనగా సూర్యుని యందు నిక్షిప్తమయున్న తేజము దీప్తి మరియు ప్రకాశము అనగా ఏ ప్రకాశము సూర్యుని ఆశ్రయించి సమస్త జగత్తును ప్రకాశింపజేయుచున్నదో మరియు ప్రపంచమును ప్రకాశింపజేయు ఏ ప్రకాశము శశాంకుని అనగా చంద్రుని ఆశ్రయించియున్నదో మరియు ఏ ప్రకాశము అగ్నియందు నిండియున్నదో ఆ ప్రకాశమంతటినీ విష్ణువునయున్న నా యొక్క ప్రకాశముగా నీవు గుర్తించుము. అట్లుగాకున్న సూర్యుని యందు ఏ చైతన్య స్వరూపమైన జ్యోతి నిండియున్నదో మరియు చంద్రునియందు మరియు అగ్నియందు నిండియున్న చైతన్యమయ జ్యోతిని విష్ణువునయ్యున్న నా యొక్క పరమజ్యోతిగా నీవు గుర్తించుము. పూర్వపక్షము ఆ చైతన్యముతో కూడియున్న జ్యోతి ప్రపంచమందలి చరాచరములైన అనగా జడచేతనములైన సర్వపదార్థములయందును సమభావముగా నిండియున్నది గదా. అట్టి స్థితియందు ఏ తేజస్సు సూర్యునియందు నిండియున్నదో అను విశేషత్వము ఎట్లు చెప్పబడుచున్నది? సమాధానము సత్వము అనగా స్వచ్ఛత వాటియందు అనగా సూర్య చంద్రాదులయ్యందు అధికముగా ఉన్నందున అట్లు చెప్పబడినది. అందుచేత అది దోషము కాదు. ఏలేనా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 102. సూర్యుని యందు అత్యధికమగు ప్రకాశము మరియు స్వచ్ఛత నిండియున్నవి. అందుచేత ఆ పరమాత్మ యొక్క వెలుగు అనగా ఆ బ్రహ్మజ్యోతి ఆ సూర్య చంద్రాదులయందు అధిక ప్రత్యక్షముగా చూడబడుచున్నది. అందువలన ఆ సూర్యచంద్రులను జ్యోతిస్వరూపులుగా విశేషించి చెప్పబడినది. అంతేగాని ఆ సూర్య చంద్రాదులయందే ఆ బ్రహ్మజ్యోతి యున్నది మరి ఎచ్చటను లేదని మాత్రము కాదు, సమానభావముతో ఎదుటనున్నప్పటికీ కర్రలేక గోడ మొదలగు వాటియందు మన ముఖము యొక్క ప్రతిబింబము బాగుగా కనిపించుటలేదన్న సంగతి లోకవిదితమై యున్నది. కాని దర్పణము అనగా అద్దము మొదలగు వాటియందు మన ముఖము యొక్క ప్రతిబింబము ఎంత స్పష్టముగా స్వచ్ఛముగా ప్రతిబింబించుచున్నదో అదే విధముగా ఆ బ్రహ్మజ్యోతి సూర్యచంద్రాదులయందు ప్రపంచమందలి జడచేతనములగు సర్వపదార్థముల కంటే ఎక్కువ స్పష్టముగా మరియు స్వచ్ఛముగా ప్రతిబింబించుచున్నందున అవి విశేషముగా చెప్పబడినవి. మరియు 15.13 గామావిశ్యచభూతాని ధారయామ్యహ మోజస పుష్ఠామి చోషధీన్ సర్వాహ సోమో భూత్వా రసాత్మకః, అనగా నేను భూమియందు వ్యాపించి నా స్వశక్తితో కామము మరియు ఆసక్తి లేనటువంటి నా ఐశ్వర్యబలము జగత్తును ధరించి ఉండుటకు గాను భూమియందు వ్యాపించియున్నది. ఆ నా బలము వలననే భూమండలము క్రిందికి కృంగిపోవుటలేదు. అంతేగాదు అది పగిలిపోవక ఒకటయున్నది. ఆ విధముగా సమస్తమైన జగత్తును నేనే ధరించియున్నాను. 5. వేదమంత్రములు కూడా పై రహస్యమును తెలుపుచున్నవి. ఆ బ్రహ్మ బలముతోడనే పైన ఆకాశము క్రింద భూమి దృఢముగా ఉన్నవి. మరియు అతడు అనగా ఆ భగవంతుడు భూమిని ధరించుచున్నాడు. మొదలగు వాక్యములు ఎన్నో కలవు. అందుచేతనే భగవంతుడు భూమియందు పూర్తిగా వ్యాపించి జడచేతనములతో కూడియున్న ఈ ప్రపంచమును మరియు సమస్తమైన భూత ప్రాణులను కూడా ఆయనయే ధరించుచున్నాడు. అట్లే నేనే రసస్వరూపుడగు చంద్రుడనే భూమియందు పుట్టుచున్నటువంటి ధాన్యము యవలు మొదలగు సమస్తమైన ఔషధులను పోషించున్నాను, అనగా వాటినన్నింటినీ రుచికరములగను మరియు పౌష్టికములగను చేయుచున్నాను. నీవే చండగభస్తి మండలముచే ఇంకింతువంబో, నిధుల్ నీవే లోకహితార్థమైకురియుదంతేవాన మేఘాకృతి. నీవే జేసద భస్మరాశిగ వనానికంబు దావాగ్నివై, నీవే బెంచెంద వెళ్ళ ఔషధుల రేలిందుండవై వెన్నెలన్ గయోపాఖ్యానముచు. శ్రీకృష్ణుడు సూర్యభగవానుని ప్రార్థించుచున్నాడు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 103. అట్లే అన్ని రసములకు ఆత్మేయున్న మరియు రసమే స్వభావముగా కలిగియున్న సమస్త రసములకు ఆధారభూతమయ్యున్నట్టిడు చంద్రుడు. అతడే తనయందు నిండియున్న రసమును వర్షము వెన్నెల మరియు మంచు ద్వారా ప్రపంచమంతటా వ్యాపింపజేసి సమస్తమైన వనస్పతులను పోషించుచున్నాడు. మరియు 15.14 అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం, అనగా నేనే ప్రాణుల పొట్టలయందుండి జఠరాగ్ని రూపమున అనగా అహం ఏవ వైశ్వానర ఉదరస్థ అగ్న్యః భూత్వా అయం అగ్ని వైశ్వానరుయో రెండు యమంతః పురుషే ఏనేదమన్నం పచ్యతే చు. బ్రూడుట్ ఉ సెప్టెంబర్ 1, 2005. అనగా ఈ అగ్ని వైశ్వానరుడు ఆ పురుషుల లోపల ఎందుండును, మరియు ఆతని వలన పురుషులు ప్రాణులు తిన్న అన్నమంతయు పచనమగుచుండును. ఇటువంటి శృతుల ద్వారా ఏది వర్ణించబడినదో అదియే వైశ్వానరుడై ప్రాణుల యందు ప్రతిష్ఠితుడై అనగా వ్యాపించియుండి ప్రాణము మరియు అపానవాయువుతో కూడియుండి భక్ష్యము భోజ్యము లేహ్యము మరియు చోష్యము మొదలగు 4 విధములగు అన్నములను పచనము అనగా అరుగునట్లుగా చేయుచుండును. వైశ్వానరూపమున ఉన్న అగ్ని పదార్థములను భుజించునదైయున్నది. మరియు సోమము తినబడు అన్నమైయున్నది. కావున ఈ జగత్తు అంతయు అగ్ని మరియు సోమము అనగా చంద్రుని యొక్క స్వరూపమైయున్నది. ఈ విధముగు ప్రక్రియను తెలుసుకున్న పురుషుడు అన్నము తినట వలన కలుగు దోషము లేనివాడైయుండును. మరియు 15.15 సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం, అనగా అనేను సమస్త ప్రాణులేందలి ఆత్మనే, ఆ ప్రాణుల అంతఃకరణములందు నిండియున్నాను. అందువలననే సమస్త ప్రాణుల యొక్క స్మృతి, జ్ఞానము మరియు వాటి యొక్క లోపము అవి లేకుండుట మొదలగునవన్నీ కార్యములు ఆత్మనే నాచేతనే చేయబడుచున్నవి, అనగా పుణ్యకర్మలు చేసినటువంటి ప్రాణులకు వారు ఆచరించిన పుణ్యకర్మలననుసరించి వారికి జ్ఞానము, స్మృతి మొదలగునవి ప్రాప్తించుచున్నవి, మరియు పాపకర్మలు చేసినటువంటి పాపులకు జ్ఞానము మరియు స్మృతి మొదలగు వారు చేసిన పాపకర్మలననుసరించి లోపింపజేయబడుచున్నవి. ఇది ఎంతయు నావలననే జరుగుచున్నది. సమస్త వేదముల ద్వారా పరమాత్ముడనయున్న నేనే తెలియదగనవాడనయున్నాను. మరియు వేదాంతములకు కర్తను, అనగా వేదాంతార్థము యొక్క సంప్రదాయము యొక్క కర్తను మరియు వేదము యొక్క అర్థమును బాగుగా ఎదుంగువాడను కూడా నేనే అయి ఉన్నాను. 104 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం యడాదిత్యగతం తేజోహ చు గీత 15.12 మొదలగు శ్లోకముల ద్వారా నారాయణుడను, భగవంతుడగు ఈశ్వరుని యొక్క విశేషములు మరియు సర్వోత్తమములు అయిన ఉపాధుల ద్వారా జరుగునటువంటి విభూతులన్నీ సంక్షిప్తముగా చెప్పబడినవి. అనగా ఉత్తమమైన ఉపాధులయందు భగవత్తత్వము తోచుచుండును అని చెప్పబడినది. అందుకే కాబోలు ఒక మహాకవి ఇలా అన్నాడు. విద్యశ్చక్తి సమస్త తంతువుల వ్యాప్తింజెందియున్నన్ విద్యుజ్యోతికి గాజు గోళములనే విస్ఫూర్తి గన్పించడిన్ విద్యారూప స్వసత్తచేత సర్వంబునన్ నిండియున్ విద్యోతింతువు శుద్ధ బుద్ధి గుహలన్ విశ్వాత్మ భీమేశ్వర చు భీమేశ్వర శతకం శ్రీ శ్రీశైలం గారు. ఇప్పుడు క్షరము మరియు అక్షరము ఈ రెండు ఉపాధులను వేగా చెప్పి ఆ ఉపాధి రహితమైన శుద్ధమైన పరమాత్మ యొక్క స్వరూపమును నిశ్చయించు ఉద్దేశ్యముతో రాబోవు శ్లోకములు ఆరంభించబడుచున్నవి. వాటిలో ముందుగాను మరియు ఆ పైన అటు తరువాత వచ్చినటువంటి అన్ని అధ్యాయముల యొక్క సమస్త అభిప్రాయములను 3 భేదములుగా విభజించి చెప్పుచున్నారు. 15.16 ద్వావిమో పురుషౌ లోకే క్షరాశ్చాక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థో 2 క్షర ఉచ్యతే, అనగా సముదాయము నుండి వేరు చేయబడిన ఈ రెండు భావములు ఈ సంసారము ప్రపంచము నందు పురుష శబ్దముతో చెప్పబడుచున్నవి. ఇందులో ఒక సముదాయము క్షీణించినది అనగా నశించు స్వభావము గల క్షర పురుడయున్నాడు, మరియు రెండవది దానికి విరుద్ధముగా అక్షర అనగా నశించు స్వభావము లేనటువంటి పురుషతత్వమయ్యున్నది. దీనినే భగవంతుని మాయాశక్తి అని అందురు. ఇదియే క్షరపుషుని యొక్క ఉత్పత్తికి బీజమయ్యున్నది, మరియు అనేకములైన ప్రాపంచిక జీవుల యొక్క కామము మరియు కర్మలు మొదలగు సంస్కారములకు ఆశ్రయమయ్యున్నది. అది అక్షరపురుషుడు అనబడుచున్నది. ఈ ఇద్దరు పురుషులు ఎవ్వరు అన్నచో భగవంతుడే అందులకు సమాధానము చెప్పుచున్నారు. సమస్త భూతములు అనగా ప్రకృతి యొక్క సమస్త వికారములు క్షరపురుషుడనబడుచున్నవి, మరియు కూటస్థమైన అనగా ఏది కూటము అనగా ఒక రాశి వలె స్థిరముగా ఉన్నదో అట్లుగాక కూటము అను పేరు మాయకు సంబంధించినది. దాని యొక్క వంచన ఛల్ అనగా మోసము, కుటిలత్వము మొదలగునవి దాని యొక్క పర్యాయపదములు. పైన శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 105 చెప్పబడిన మాయ మొదలగు అనేక విధములుగా ఉండి ఉన్నవన్నీ కూటస్థములనబడును. ఈ ప్రపంచమునకు బీజరూపమైన అక్షరము అంతయు అదృష్టము అయి ఉన్నందున ఆ కూటస్థము నశింపులేనిదైయున్నది. అందువలననే అది అక్షరమని చెప్పబడుచున్నది. మరియు ఏది ఈ క్షరాక్షరములకు అనగా ఈ రెంటికంటే విలక్షణముగా ఉన్నదో, మరియు క్షరము మరియు అక్షర రూపములైన రెండు ఉపాధులకు సంబంధించిన దోషములు లేనిదై యున్నదో, అది నిత్యము శుద్ధము బుద్ధము అనగా జ్ఞానరూపమైనది మరియు ముక్తత్వ స్వభావము కలిగినదై ఉన్నది. 15.17 ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. అనగా సర్వోత్తముడు అత్యంత శ్రేష్ఠుడు అయిన పురుషుడు ఇతరుడే అయి ఉన్నాడు. వట్ అనగా ఈ రెంటికంటే, అనగా అక్షరము మరియు అక్షరము కంటే మిక్కిలి విలక్షణముగా అయ్యున్నాడు. ఆతడే పరమాత్ముడని పిలువబడుచున్నాడు. ఆ భగవంతుడు అవిద్యాజనితమైన శరీరాది ఆత్మల కంటే పరముగా అనగా విలక్షణముగా అనగా శ్రేష్టముగా ఉండియున్నాడు. మరియు ప్రాణులన్నింటి యొక్క ఆత్మయే అనగా అంతరాత్మగా ఉండియున్నాడు. ఈ కారణము చేతనే వేదాంత వాక్యములేందు ఆతడు పరమాత్మ పేరుతో చెప్పబడుచున్నాడు. ఆ పరమాత్మను గురించియే విశేషముగా వివరించుచున్నారు. భూమి, ఆకాశము మరియు స్వర్గము మొదలగు ఈ మూడు లోకములను తన చైతన్య రూపమైన శక్తిచే వాటన్నింటియందు నిండియుండి కేవలము తన శక్తి స్వరూపము చేతనే వాటినన్నింటినీ తాను ధరించున్నాడు. అవినాశియైన ఈశ్వరుడు అనగా ఎన్నడును నశించు స్వభావము లేనివాడు అయిన నారాయణుడను నామము గల సర్వజుడు మరియు సర్వమును శాసించువాడేయున్నాడు. పైన చెప్పబడిన ఈశ్వరుని యొక్క పురుషోత్తముడు అను పేరు చాలా ప్రసిద్ధమయ్యున్నది. ఆతనికి ఈ పేరు ఎట్లు కలిగినది అని అన్నచో దానికి సహేతుకమైన ఆధారము చూపించి ఆ నామము యొక్క సార్థకత్వమును చూపించుచూ భగవంతుడు తన స్వరూపమును ప్రకటించుచున్నాడు. నేను నిరతీయుడనైన ఈశ్వరుడను. 15.18 యస్మాతక్షరమతితో హమక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. అనగా ఏలేన, నేను క్షరభావమునకు అతీతుడను. అనగా అశ్వద్ధము పేరుగల మాయామయమైన సంసార వృక్షమును అతిక్రమించియున్నాను. మరియు సంసార వృక్షమునకు బీజస్వరూపముగా ఉన్న అక్షరము కంటే మూల ప్రకృతి కంటే కూడా ఉత్తముడను. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 106. అత్యంత శ్రేష్ఠుడను లేక మిక్కిలి గొప్పవాడనేయున్నాను. అందువలన అనగాక్షరము మరియు అక్షరము కంటే కూడా ఉత్తముడనేయున్నందున లోకమునందును మరియు వేదములందును కూడా పురుషోత్తముడను పేరుతో ప్రసిద్ధిని పొందియున్నాను. భక్తులందరూ నన్ను ఈ విధముగానే ఈ నామముతోనే ఇదుంగుదురు. మరియు కవులైన వారు కూడా తమ కావ్యాదులయందు ఈ నామమునే ప్రయోగించుచుందురు. అనగా పురుషోత్తమాను ఈ పేరుననే నన్ను వర్ణించుచుందురు. ఇప్పుడు పై విధముగా చెప్పినట్లుగా ఆత్మతత్వమును ఎయింగనవారు ఎటువంటి ఫలమును పొందుదురో చెప్పుచున్నారు. 15.19 యో మామేవమసమ్ముడో జానాతి పురుషోత్తమం సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. అనగా అజ్ఞానరహితుడైన పురుషుడు పైన చెప్పబడిన విశేషణములతో కూడియున్న పురుషోత్తముడను ఈశ్వరుడను అయి ఉన్న నన్ను పైన చెప్పబడినట్లుగా ఈ పురుషోత్తముడను నేను అని ఇదుంగునో ఆతడే సర్వజుడు. ఆతడు సర్వాత్మభావముతో సర్వమును ఎగుంగును. అందుచేతనే ఆతడు సర్వజ్ఞుడు. మరియు ఓ భారత, అటువంటి సర్వజ్ఞుడు సమస్తభూతములందును నిండియున్న పరమాత్ముడైన నన్ను సర్వభావముతో సర్వమునకు ఆత్మగా తలంచి నన్ను భజించుచుండును. ఈ అధ్యాయమునందు మోక్షరూపమైన ఫలమునిచ్చినటువంటి భగవంతుని యొక్క తత్వజ్ఞానమును చెప్పి ఇప్పుడు దానిని స్తుతించుచున్నాడు. 15.20 ఇతి గుహితమం శాస్త్రమిదముక్తం మయా 2 ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ సత్కృతకృత్యశ్చ భారత. ఆ ఇది గుహితమము అన్నింటికంటే ఎక్కువ గోపనీయము అనగా అత్యధికముగా గూఢమైన రహస్యము. అది ఏది అన్నచో శాస్త్రము అని సమాధానము. సమస్తమైన గీత యొక్క నామమే శాస్త్రమని చెప్పబడుచున్నది. కాని ఇచ్చట మాత్రము దాని గొప్పతనమును అనగా మహత్యమును తెలుపుట కొరకు ఈ 15వ అధ్యాయమే శాస్త్రమని చెప్పబడుచున్నది. అట్లేలైనా ఈ అధ్యాయమునందు కేవలము సమస్తమైన గీతాశాస్త్రము యొక్క అర్థమంతయు సంక్షిప్తముగా చెప్పుటేగాక ఇందులో అనగా ఈ అధ్యాయమునందు సమస్త వేదముల యొక్క అర్థము కూడా సంక్షిప్తముగా చెప్పబడినది. అందుచేతనే యస్తం వేద సవేదవిత్ వేదశ్చ సర్వేరహమేవ వేద్యః అనగా దానిని ఎగింగినవాడు అనగా ఆతడే వేదములను ఎయింగినవాడగును. సమస్త వేదముల ద్వారా నేను మాత్రమే ఎదుంగదగనవాడనేయున్నాను. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 107. అర్జున, ఇటువంటి పరమ రహస్యముతో కూడియున్న విషయమును నేను నీకు చెప్పియున్నాను. పైన చెప్పబడిన అర్థముతో కూడియున్న ఈ శాస్త్రమును తెలుసుకొనియే మానవుడు బుద్ధిమంతుడు మరియు సఫల మనోరథుడు కాగలడు. ఇంకా మరే విధముగాను కాలు. ముఖ్యమైన అభిప్రాయమేమన, చేయదగిన కార్యములన్నీ చేసినవాడు కృతకృత్యుడు. అందువలన శ్రేష్ఠమైన కులమునందు స్థూలదేహమును పొందు బ్రాహ్మణుని ద్వారా చేయదగినదంతయు భగవత్తత్వముగా ఎదింగినప్పుడు కృతకృత్యత్వమును పొందును. ఇతర విధములుగా యవని యొక్క కర్తవ్యము పూర్ణత్వమును పొందదు. సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే అనగా సమస్తమైన కర్మ సముదాయము ఎల్లప్పుడూ జ్ఞానమునందు సమాప్తమును పొందును. ఏతద్విజన్మ సాఫల్యం బ్రాహ్మణస్య విశేషతః ప్రాప్యే తత్కృతకృత్యో హి ద్విజో భవతి నాణ్యథాచు. మనుస్మృతి 12.93. అనగా ఆత్మజ్ఞానము వేదాభ్యాసము బ్రాహ్మణునికి వివేశించి బ్రాహ్మణుడై జన్మించినందుకు ఫలము. ఏలేనా, ఆత్మజ్ఞానమును పొంది ద్విజుడు కృతకృత్యుడగును. ఇంకా ఏ విధముగానూ కాజాలడు. కావున ఓ భారత, నీవు నా నుండి ఈ పరమార్థతత్వమును వినియున్నావు, అందువలన నీవు కృతకృత్యుడవు అయినావు. శ్రీశ్రీశ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత ఎందలి పురుషోత్తమయుగమనబడు 15వ అధ్యాయమునకు, శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య విరచిత భాష్యమునకు తెనుగున్నువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి, ప్రణవాశ్రమము, శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 108. 16వ అధ్యాయము 9వ అధ్యాయమునందు ప్రాణులకు దైవికము ఆసురీయము మరియు రాక్షసీయము అను 3 ప్రకృతులు చెప్పబడినవి. వాటిని విపులముగా చూపుట కొరకు అభయం సత్వసంశుద్ధ్యాహ మొదలగు శ్లోకములతో కూడియున్న ఈ 16వ అధ్యాయము ఆరంభించబడుచున్నది. ఆ 3 దైవీ ప్రకృతి సాంసారిక బంధముల నుండి ప్రాణులను విడిపించునదైయున్నది. మరియు ఆసురి మరియు రాక్షసి ప్రకృతులు ప్రాణులను బంధించునవైయున్నవి. అందువలన ఇచ్చట దైవీ ప్రకృతిని పొందుటకును మరియు ఆసురి మరియు రాక్షసి ప్రకృతులను నిర్మూలించుటకును అవసరమగు సాధనములను గురించి చెప్పబడుచున్నది. భగవంతుడు ఇట్లు చెప్పినాడు 16.1. అభయం సత్వసంశుద్ధిర్ఘ నయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప అర్జవం. అనగా అభయము అనగా ఎటువంటి భయము లేకుండుట. సత్వగుణ సంపన్నత్వము అనగా అంతఃకరణ శుద్ధి, వ్యవహారాదుల యందు ఇతరుల పట్ల మోసము కపటము మరియు అబద్ధమాడుట మొదలగు అవగుణములను త్యజించుట మొదలగు సద్గుణములతో కూడి శుద్ధభావముతో వ్యవహరించుట. ఎల్లప్పుడూ జ్ఞానము మరియు యోగముతో కూడియుండుట శాస్త్ర గ్రంథములు మరియు గురువు ద్వారా ఆత్మతత్వమును ఎదుంగుట జ్ఞానమనబడును. మరియు శాస్త్రము ద్వారా మరియు గురువు ద్వారా ఎరింగిన పదార్థము వలన ఇంద్రియ నిగ్రహము ద్వారా పొందిన ఏకాగ్రత ద్వారా తన ఆత్మ యొక్క ప్రత్యక్షత్వమును పొందుట యోగమనబడును. ఆ జ్ఞానము మరియు యోగములందు స్థరముగా ఉండుట వాటియందు తన్మయత్వమును పొందుట మొదలగునవన్నీయు సాత్విక సంపదలు లేక దేవి సంపదలనబడును. ఇంకా కొంతమంది అధికారులకు ఏ విషయములందు ఎటువంటి సాత్విక ప్రవృత్తి కలుగవచ్చునో అదగుడ చెప్పబడుచున్నది. దానము అనగా తన శక్తి కొలది అన్నాది వస్తువులను తగిన అధికారులకు పరోపకార బుద్ధితో పంచిపెట్టుట. దమము అనగా బాహ్య ఇంద్రియములను నియంత్రించుట. అంతఃకరణ నిర్వకారిత్వమును గురించి అనగా అంతఃకరణ శాంతిని గురించి తరువాత చెప్పబడును. యజ్ఞములు అగ్నిహోత్రాది శ్రాతయజ్ఞము దేవపూజ మొదలగు స్మార్త యజ్ఞములు. స్వాధ్యాయము అదృష్టమైయున్నదానిని దృష్టముగా చేసుకొనుటకు రొక్కులు మొదలగు వేదములను పఠించుట. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 109. తపము శారీరక తపస్సులను గురించి తరువాత చెప్పబడును. మరియు ఆర్జవము అనగా సర్వవ్యవహారములందు సరళత్వము మరియు కపటము లేకుండా వ్యవహరించుట మరియు 16.2 అహింస సత్యమక్రోధస్యాగ శాంతిరపేసునం దయాభూతేష్వలోలత్వం మార్ధవం హ్రీరచాపలం. అనగా అహింస అనగా ఏ విధమైన ప్రాణికి ఎటువంటి కష్టము కలుగనీయకుండుట. సత్వము అనగా అప్రియము మరియు అసత్యమైన వచనములనే పలుకకుండా యథార్థమైన దానినే పలుకుట. అక్రోధము అనగా ఇతరులు తనను దూషించుచున్నను లేక దండించుచున్నను కలుగు క్రోధమును శాంతపరుచుకొనుట. త్యాగము అనగా సన్యాసము దానము చేయుట కాదు, అది ఏలేనా. దానమును గురించి ఇంతకు పూర్వమే చెప్పబడినది. అంతఃకరణమునందు ఎటువంటి సంకల్ప వికల్పములు లేకుండుట. అపైసునము అనగా అపిసునత్వము అనగా ఇతరుల దోషములను ప్రకటించుట పిసునత్వమనబడును. అట్లు చేయకుండుట అపిసునత్వమనబడును. శాంతి భూతములయందు దయాభావము కలిగియుండుట, దోహఖితులయందు కూప కలిగియుండుట. అలోలుప అనగా విషయములతో సంయోగము కలిగినప్పుడు కూడా ఇంద్రియములయందు ఎటువంటి వికారము కలుగకుండుట. మార్ధవము అనగా కోమలత్వము అనగా క్రూరత్వము లేకుండుట. అనగా సిగ్గు మరియు అచపలత్వము అనగా ఎటువంటి ప్రయోజనము లేనప్పుడు వాక్కు బాహువులు కాళ్ళు మొదలగువానిని వ్యర్థం క్రియలందు ఉపయోగించుకుండుట. మరియు 16.3 తేజః క్షమా ధృతః శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీమభిజాత స్వభారత. అనగా తేజప్రాగల్భ్యము తేజస్విత అనగా చర్మము కాంతిమగుట కాదు. క్షమ అనగా ఇతరులు తన్ను దూషించినను లేక దండించినను అంతఃకరణమునందు క్రోధ దోహఖాది వికారములు కలుగకుండుట. వికారముత్పన్నమైనచో దానిని అణచివేయుట మొదలగునవన్నీయు ఇంతకు పూర్వము అక్రోధము అను పేరుతో చెప్పబడినవి. క్షమయందును అక్రోధమందును ఇంతియే భేదమున్నది, ఎక్కువగా భేదము లేదు. ధృతి దేహము మరియు ఇంద్రియాదులయందు అలసట అనుభవించబడుచున్నప్పుడు ఆ ఎలసటను తొలగించు ఏ అంతఃకరణ వృత్తి కలదో దానినే ధృతి అని ఎందురు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 110. అలాంటి ధృతియున్నప్పుడు ఉత్సాహముతో కూడియున్న ఇంద్రియములు మరియు దేహము కర్మలు చేయుట ఎందు అలసటను పొందకుండుట ధృతి ఎనబడును. శౌచము అనగా రెండు విధములైన శుద్ధి అనగా మృత్తిక మరియు జలము మొదలగువాని ద్వారా చేయబడు బాహ్యశుద్ధి మరియు కపటము మరియు రాగాది భావములు లోపించినప్పుడు మనస్సు మరియు బుద్ధి యొక్క నిర్మలత్వము లోపించుకుండుట మొదలగునవి ఆంతరిక శుద్ధి అనబడును. ఈ విధముగా శుద్ధులు రెండు విధములు. అద్రోహము అనగా ఇతరులను బాధించుటయ్యను భావము లేకుండుట, అనగా ఏ ప్రాణిని హింసించు భావము లేకుండుట. అతిమానితత్వము యొక్క లేమి అత్యంత మానము కలిగియుండుట. అది అతిమానము, ఇది దేనియందుండునో అది అతిమానము అనబడును. కలిగియున్నవాడు అతిమాని అనబడును. దాని భావము అతిమానిత్వము. అది లేకుండుట నాతిమానత్వము, అనగా తనయందు ఎక్కువ పూజ్యభావము లేకుండుట, అనగా తనయందు అభిమానము లేకుండుట. ఓ భారత, అభయము మొదలు ఇంతవరకు చెప్పిన లక్షణములు సంపదతో కూడి శరీరమును పొందిన పురుషుని యందుండును. దైవీ సంపదను వెంటబెట్టుకుని దేహమును పొందినటువంటి, అనగా దేవ విభూతులు అనగా దైవ సంపదను వెంటబెట్టుకుని దేహమును పొందినవాడు, అనగా ఎవడు దైవ సంపదను పొందియుండుటకు యోగ్యుడో మరియు భవిష్యత్తులో ఎవనికి శుభములు కలుగబోవుచున్నవో అట్టి పురుషుని యందు పైన చెప్పబడిన లక్షణములన్నీ నిండి ఉండును. ఇప్పుడు అనగా ఇక ముందు ఆసురీ సంపదను గురించి చెప్పబోవుచున్నారు. 16.4 దంభోదర్పో భిమానశ్చక్రోధః పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. అనగా దంభము అనగా ఆడంబరముతో కూడిన జీవనము, దర్పము అనగా ధనము లేక పారివారిక బలము మొదలగు వానిచే కలుగు గర్వము. అతిమానము అనగా ఇంతకు పూర్వము చెప్పినట్లుగా తనయందు అతిశయముతో కూడిన పూజ్యభావము, అనగా తానే గొప్పయను భావము. క్రోధము మరియు పారుష్యము అనగా కఠోరవచనములు పలుకుట. అదెట్లనా ఒంటి కంటి వానిని జూచి ఆక్షేపబుద్ధితో మంచి కన్నులు గలవాడని చెప్పి హేళన చేయుట, అట్లే కురూపిని అందగాడని పిలిచి ఆక్షేపించుట మరియు హీనజాతివాణిని గొప్పజాతివాడని కించపరచుట మొదలగునవి ఆసురీ ప్రవృత్తికి కొన్ని ఉదాహరణములు. ఆ విధముగానే అజ్ఞానము అనగా అవివేకము, కర్తవ్యము మరియు అకర్తవ్యము మొదలగు వాటి విషయములందు విరుద్ధ నిర్ణయములు ప్రకటించుట మొదలగు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం లక్షణములన్నీ ఆసురీ సంపత్తిని సంగ్రహించి మానవ దేహమును పొందిన పురుషుని యందుండునవి, అనగా ఇవి అన్నీ అసుర సంపత్తితో కూడియున్న పురుషుని గుర్తించు లక్షణములు. పై రెండు సంపదల వలన కలుగు కార్యములు ఎట్లుండుననగా 16.5 దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ శ్రీమత మా శుచః సంపదం దైవీమభిజాతో 2 మెనస్సి పాండవ. అనగా దైవీ సంపద పురుషుని సాంసారిక బంధము నుండి విడిపించి ముక్తిని అనగా మోక్షమును పొందింపజేయునదైయున్నది. అట్లే ఆసురీ మరియు రాక్షసి సంపదలు నిస్సందేహముగా పురుషుని ప్రాపంచిక వాసనలతో బంధించి బాధించునవైయున్నవి. నిశ్చితమైన బంధమును నిబంధమందురు ఈ ఆసురీ రాక్షసీ ప్రవృత్తులు నిబంధమును కలిగించినవైయున్నవి. ఇంత చెప్పిన మీదట అర్జునుని అంతఃకరణమునందు సంశయభావము ఏర్పడినట్లుగా గ్రహించి, అనగా నేను ఆసురీ సంపదతో కూడియున్నవాడనా లేక దైవీ సంపదతో కూడియున్నవాడనా అను సంశయభావముతో కూడియున్న అర్జునుని జూచి భగవంతుడు ఇట్లు చెప్పుచున్నాడు, ఓ పాండవ, నీవు శోకించవలదు. ఏలేనా నీవు దైవీ సంపదతో కూడియున్న దేహమును పొందియున్నావు, అనగా అందుచేత అనగా దైవీ సంపదతో కూడియున్నవాడవై జన్మించినందున భవిష్యత్తులో నీకు శుభములు కలుగబోవుచున్నవి, అందుచే నీవు చింతించరాదు. 16.6 ద్వౌభూత సర్గాలోకే 2 సమిన్వ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్త ఆసురం పార్థమే శృణు. అనగా ఈ ప్రపంచమునందు మానవ సృష్టి 2 విధములైనదిగా ఉన్నది. ఏది రచించబడునో అది సృష్టి. అందుచేత దైవీ సంపద మరియు ఆసురీ సంపదలతో కలిపి రచించబడిన ప్రాణులే ఇచ్చట భూత సృష్టియను పేరుతో పిలువబడుచుండును. ప్రజాపతికి సంతానములు 2, ఒకరు దేవతలు రెండు అసురులు చు ద్వయః ప్రజాపత్యా దేవాశ్చ అసురాశ్చ బృహ ఊగ్ మార్చి 1 2001. ఈ శృతి వలన గూడపై మాట సిద్ధించుచున్నది. ఎలేనా, ఈ ప్రాణుల నీవు రెండు విధములుగా ఉండును. ప్రాణుల యొక్క ఆ రెండు విధములైన సృష్టిలు ఎటువంటివి అన్నచో అవి రెండు దైవీ మరియు ఆసుర్యమని చెప్పుచున్నారు. అట్లు చెప్పబడిన రెండు విధములైన సృష్టులను గురించి మరల చెప్పుటకు కారణము చెప్పుచున్నారు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 112. దైవీ సృష్టి యొక్క వర్ణన అభయం సత్వ సంశుద్ధి మొదలగు శ్లోకముల ద్వారా చేయబడినది. కాని ఆసురీ సృష్టిని గురించిన వర్ణన అంత విస్తార చేయబడియుండలేదు. అందుచేత ఉపార్థ ఆసురీ ప్రవృత్తిని త్యజించుట ఆయాసురీ సృష్టిని గురించి నీవు నా నుండి అనగా నా మాటల ద్వారా విస్తారపూర్వకముగా అనగా చక్కగా విని నీయందు ఏ ప్రవృత్తి ప్రవృద్ధమానమైయున్నదో నిర్ణయించు. ఇంకా ఈ అధ్యాయము సమాప్తమగు వరకు ప్రాణుల విశేషణముల ద్వారా ఆసురీ సంపద వర్ణించబడుచున్నది. అట్లేలైనా ఆ సంపద ప్రత్యక్షముగా చూడబడిన తెలియదానిని త్యజించుట సాధ్యపడును. ప్రవృత్తించ నివృత్తించ జనా న విద్రాశ్రాహ న శౌచం నాపిచాచారో న సత్యం తేషు విద్యతే. అనగా ఆసురీ స్వభావము గల మానవులు ప్రవృత్తిని అనగా ఏదో ఒక పురుషార్థమును లక్ష్యముగా నిర్ణయించుకొని సాధన రూపముగా అనగా కర్తవ్య కార్యము నందు ప్రవృత్తిని కలిగియుండుట మంచిది అని తలంచి అందులో ప్రవృత్తమగుటకు మరియు నివృత్తమగుటను అనగా అందులకు వ్యతిరేకముగా ఏదో ఒక అనర్థకారకమైన కర్మ నుండి నివృత్తిని పొందుట మంచిది. ఆ విధముగా వారు నివృత్తమగుట ఎనునది ఎరుగనే ఎరుగరు అనగా నివృత్తి మార్గమును గుర్తించరు. అటువంటి వారు ప్రవృత్తిని గురించిగాని నివృత్తిని గురించిగాని కొంచెముగూడా ఎరుంగరు. అంతేకాక వారిలో ప్రవృత్తి నివృత్తులలోని మంచి చెడ్డలను తెలుసుకొనగల బుద్ధి కూడా ఉండదు, మంచి నడవడిక కూడా ఉండదు, మరియు సత్య పదార్థమును గుర్తించు సామర్థ్యము కూడా ఉండదు. అనగా ఆసురీ ప్రవృత్తి కలిగియున్న మనుష్యులు శుద్ధిగా ఉండరు, దురాచారులుగా ఉందురు, కపట బుద్ధి కలవారే యుందురు. అంతేగాక మిథ్యావాదులు అనగా అజ్ఞానులే సత్యమును గుర్తించని వారేయుందురు. మరియు 16.8 అసత్యమ ప్రతిష్టంతే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహేతుకం అనగా అటువంటి అసుర స్వభావము గల మనుష్యులు మేము అసత్యముతో నిండియున్న మాట నిజమే, మా వలనే ఈ సమస్త ప్రపంచమంతయు అసత్యముతో కూడినదే అయి ఉన్నది, ప్రతిష్టరహితమైయున్నది. అనగా ధర్మముగాని అధర్మముగాని ఈ ప్రపంచమునకు ఆధారములుగా లేవు. అనగా పుణ్యపాపములను కొలతబద్దగా పెట్టుకొని ఈ శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 113. ప్రపంచమును పాలించువాడు ఎవ్వడునూ లేడు. అందుచేత ఈ జగత్తంతయు ఈశ్వరరహితమైనదే అని చెప్పుచుందురు. మరియు కామభావము చేత ప్రేరేపించబడిన స్త్రీ పురుషుల సంయోగము వలననే ఈ జగత్తంతయు ఉత్పన్నమగుచున్నది. అందుచేత ఈ జగత్తునకు మూల కారణము కామభావమే కాని ఈశ్వరుడు కాడు. అనగా ఈ ధర్మాధర్మాదులకు ఎటువంటి ఇతరమైన అదృష్ట కారణమేదియులేదు. కేవలము కామమే సమస్తమైన ప్రాణుల ఉత్పత్తికి ఏకమాత్ర కారణము. ఇది లోకాయతుల దృష్టి. 16.9 ఎతాం దృష్టిమవస్తభ్య నష్టాత్మానో రెండుల పబుద్ధయః ప్రభం త్యుగ్రకర్మాణ క్షయాయ జగతో హితాః. అనగా ఇటువంటి దృష్టిని ఆధారముగా చేసుకుని నష్టపోయిన బుద్ధి గలవారు మరో లోకమును సాధించవలయునన లక్ష్యము లేనివారు. అల్పబుద్ధులైన వారు అనగా ఎవరి బుద్ధి కేవలము ప్రాపంచిక భోగములను అనుభవించుట ఎందే లగ్నమయ్యున్నదో అటువంటి అల్పబుద్ధి గల మనుష్యులు మరియు ఉగ్ర క్రూర కర్మలయందు ఆనందమును పొందు బుద్ధి గలవారు హింసాపరాయణులు ఈ ప్రపంచమునకు శత్రువులుగా ఉండి ఈ ప్రపంచమును నశింపజేయుట కొరకే పుట్టియున్నారు. మరియు అట్టివారు 16.10 కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాహ మోహాద్గురు హిత్వా సద్రాహ శ్రవర్తంతే 2 శుచి వ్రతాహ. అనగా ఏనాడు తృప్తిని లేక పూర్ణత్వమును పొందజాలనటువంటి అసంపూర్ణమైన కామభావముతో కూడియున్న లౌకిక కోర్కెలను మాత్రమే ఆశ్రయించియున్న పాఖండులు, మానము మరియు మదభావముతో కూడియున్న అశుద్ధమైన కర్మలు మాత్రమే చేయువారు. అంతేగాక ఎవరి ఆచరణ అనగా వారు చేయు కార్యములన్నీ ధర్మవిరుద్ధములే అయి ఉన్నవో అటువంటి మనుష్యులు మోహము ఆవరించి యున్నందువలన అజ్ఞానము వలన అశుద్ధమైన సిద్ధాంతములను గ్రహించిన వారే యున్నందున కామభావమునే ఆశ్రయించి ప్రపంచమునందు చేరాని కర్మలు చేయుచూ వాటి వలన కలుగు సుఖదుఖములనుభవించుచూ జన్మ మరణములను పొందుచున్నారు. మరియు అనగా మరింకేమనగా 16.11 చింతామ పరిమేయం చ ప్రళయాంతాముపాశ్రిత కామోపభోగ పరమా నిశ్చితాః ఏతావదితి. అనగా దేని శక్తి తెలియబడజాలదో అటువంటి అపరిమేయమైన అనగా అంతుచిక్కనటువంటి అపారమైన అనగా దేనిని దాటుట అసంభవమో అనగా దేని యొక్క 114 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ఆవలి ఒడ్డు కానరాదో ప్రళయము జరుగు వరకు లేక మరణము కలుగు వరకు ఉండునటువంటి చింతను అనగా దుహఖమును కలిగించు భావమును ఆశ్రయించి అనగా ఎల్లప్పుడూ అనగా సర్వకాల సర్వావస్థలయందును దానిని లేక వానిని గురించియే ఆలోచించుచూ ఉన్నటువంటి మరియు కామోపభోగపరాయణులేయున్న అనగా వేటిని మానవుడు కోరుచుండునో ఆ శబ్దాది విషయములు కామమనబడును వాటిని అనుభవించుటయందు తత్పరులైయున్నవారు మరియు విషయములను భోగించుటయే అనగా వాటి ద్వారా సుఖములను పొంద ప్రయత్నించుటయే పురుషార్థమని తలంచువారు అట్టి నిశ్చయము కలిగియున్నవారు 16.12 ఆశాపాస శతైర్బద్ధాః కామక్రోధపరాయణ ఈహంతే కామభోగార్థమన్యాయనార్థ సంచయన్. అనగా మరియు వందల కొలది ఆశారూపమైన పాశములు అనగా త్రాళ్లతో బంధించబడి గట్టిగా బిగించబడి అన్నివైపుల నుండి లాగబడుచు కామక్రోధాదులయ్యందు చిక్కినవారే అనగా కామక్రోధములను ఆశ్రయించి అనగా వాటికి దాసులేయున్న పురుషులు ధర్మము కొరకు గాక కేవలము తమ భోగము కొరకు అనగా భోగ్యముగు విషయములను అనుభవించుట కొరకు అన్యాయముగా అధర్మముగా ఇతరుల సొత్తును అపహరించుట మొదలగు అనేక పాపమయ సాధనముల మార్గముల ద్వారా ధన సముదాయమును ప్రోగుచేయుట ఎందు నిమగ్నమైయుందురో అనగా ఏదో ఒక విధముగా ధనమును అనగా వస్తు వాహనములను పొందుటకు ప్రయత్నించుచుందురో మరియు వారి దృష్టి ఎట్లుండునన్నచో. 16.13 త్రిదమధ్య మయాలబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. అనగా నేడు నేను నా ప్రయత్నము ద్వారా ఇంత ధనమును పొందియున్నాను మరియు ఫలానా నోరధమును అనగా కోరికను అనగా మనస్సును సంతుష్టపరచినటువంటి పదార్థమును ఇంక ముందు పొందెదను. ఇప్పుడు నా వద్ద ఇంత ధనమున్నది మరియు ఇంకా చాలా ధనము రాబోవు వత్సరమునందు ప్రోగు చేయుదును. ఆ విధముగా నేను గొప్ప ధనవంతుడనని పేరు పొందెదను. 16.14 అసౌమయ హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరో 2 హమహం భోగీ సిద్ధో 2 హం బలవాన్ సుఖీ. అనగా ఆ ఫలానా దేవదత్తుడను శత్రువు నా ద్వారా చంపబడినాడు. ఇప్పుడు నేను మూర్ఖులు దుర్బలులు అయిన శత్రువులనందరినీ కూడా చంపివైచెదను. పాపము ఈ మూర్ఖులు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 115. దుర్బలులు నన్నేమి చేయగలరు? వారు ఏ విధముగా జూచినను నాతో సమానులు కాజాలరు? నేనే ఈశ్వరుడను, సర్వమును భోగించదగి ఉన్నవాడను, అన్ని విధముల నేను యోగ్యుడను, మరియు భార్యాపుత్రులు వారి పుత్రులు మొదలగు వారందరితో సంపన్నుడనే యున్నాను. నేను వట్టి మామూలు మనిషిని కాను. నేను సర్వ విధముల బలవంతుడను, సంపన్నుడను, అన్ని విధముల సుఖముగాను, సమృద్ధిగాను యున్నవాడను. నేను తప్ప మిగిలిన వారందరూ పనికిమాలినవారు, మరియు భూమికి బరువై వ్యర్థముగా బ్రతుకుచున్న వారలే యున్నారు. 16.15 ఆధ్యో 2 భిజనవాన సమీకో 2.2 సతీ సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్యైత్యజ్ఞాన విమోహితాః. అనగా నేను ఎక్కువ ధనము కలిగి సంపన్నుడైయున్నాను, మరియు నా వంశము కంటే నేను పెద్ద కులస్థుడనే యున్నాను. అనగా 7 తరముల నుండి శ్రోత్రియత్వము మొదలగు సద్గుణములతో కూడిన గుణములు కలవాడనే యున్నాను. ఆ విధముగా ధనము నందుగాని మరియు కులమునందుగూడా నాతో సమానమైనవారు మరియొకరు లేరు. నేను యజ్ఞములను చేయుదును. అనగా యజ్ఞములు చేయుట ద్వారా ఇతరులను అవమానించదను, అనగా వారిని నాకంటే తక్కువ వారిగా చేయుదును. నటులకు మరియు ఇతర కళాకారులకు ధనమునిచ్చి వారి పొగడ్తలను పొందెదను. ఈ విధముగా అసుర ప్రవృత్తి కలిగిన మనుష్యులు అజ్ఞానము ద్వారా మోహితులై, అనగా అనేక విధములైన అవివేకభావముతో కూడియుందురు. 16.16 అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే 2 శుచౌ. అనగా పైన చెప్పబడిన అనేక విధములైన ఆలోచనలు కలుగుచున్నందున భ్రాంత చిత్తులే మరియు మోహమనెడు వలయందు చిక్కినవారే, అనగా అవివేకమే మోహము. అది ఒక పెద్ద వలవలే సాంసారిక బంధములందు ఇరికించినది లేక బంధించినది అయినందు వలన దానిని వలవంటిదని తెలియనగును. అందులో ఆ వలయందు చిక్కినవారు మరియు విషయ భోగములందు మిక్కిలి ఆసక్తి కలిగియున్నవారు, వాటియందే లోతుగా మునిగియున్న మనుష్యులు ఆ జోగములను పొందుట ద్వారా అనేక పాపములను ప్రోగుచేసుకుని వైతరణి మొదలగు అశుద్ధమైన నరకమునందు పడియుండెదరు. 3.17 ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్విత యజంతే నామేజ్ఞస్తే దంభేన విధిపూర్వకం. అనగా ఇటువంటివారు తమను తామే సర్వసద్గుణ సంపన్నులుగా తలంచి తమను తామే చాలా కొత్తవారమని తలంచువారు సాధువులైన శ్రేష్ఠ పురుషుల ద్వారా శ్రేష్ఠులుగా. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. తలంచబడక స్తబ్ధ అనగా నిర్వీర్యముగా ఉండి వినయరహితులే ధనము మానము అను సంపదలచే గర్వభావము గలవారే. ధనము చేత మాన్యుడను భావమును మరియు మదము చేత కూడియున్న పురుషుడు పాఖండత్వము అనగా లేని గుణములను తనయందు ఆపాదించుకున్నందువలన కలిగిన గర్వముతో ధర్మత్వ జీవనమునకు దూరమై విధిరహితమైన కర్తవ్యములను అజ్ఞానము వలన ఆచరించుచు కేవలము నామమాత్రమైన యజ్ఞముల ద్వారా పూజాదులు చేయుచుందురు. మరియు 16.18 అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంస్వితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతో మభ్య ప్రద్విషంతో 2 మెనస్ భయ సూయకాః. అనగా అహంకారము నేను నేను అని తలంచుట అహకారమనబడును. అట్టి అహంకారము కలిగియున్న మానవుడు మరియు తనయందు లేనటువంటి గుణములను తనయందు ఆరోపించుకొని నేను అందరికంటే గొప్పవాడను అని తలంచువాడు అహంకారము గలవాడనబడును. అలా తలంచుట అవిద్య కారణముగా తోచు గొప్ప దోషము. అంతేగాక ఈ అహంకారము సర్వవిధ దోషములకు మరియు సమస్తమైన అనర్థమయ దోషములకు మరియు ప్రవృత్తులకు మూలకారణము అయి ఉన్నది. కామ అనగా కామము మరియు ఆసక్తితో కూడియున్నటువంటి మరియు ఇతరులను పరాభవించుటకు మాత్రమే ఉపయోగపడు బలము. దర్పము ఈ గుణములు ప్రవృత్తి కలిగియున్న మానవుడు ధర్మమును అతిక్రమించి అధర్మాచరణమునందు లగ్నమగును. అంతఃకరణమును ఆశ్రయించియున్న దోష విశేషమునే దర్పమందురు. మరియు స్త్రీలేందు కలుగు వ్యామోహమును అనగా ఆసక్తిని కామము మరియు ఏదైనా అనిష్టము కలిగినందు వలన కలుగునటువంటి ప్రవృత్తి అనగా క్రోధము మొదలగు అన్ని విధములైన అన్ని దోషములను మరియు ఇతరమైన గొప్ప గొప్ప దోషములను అవలంబించువారు ఆసురీ వృత్తి కలవారని గుర్తింపనగును. ఇంతేకాకుండా అట్టివారు తన మరియు ఇతరుల శరీరములందున్న వాటి యొక్క బుద్ధి మరియు వారు చేయు కర్మలకు ప్రత్యక్ష సాక్షి అయి ఉన్నటువంటి ఈశ్వర స్వరూపుడనై యున్న నన్ను ద్వేషించుచుందురు. నా యాజ్ఞలను ఉల్లంఘించి వ్యవహరించుటయే నన్ను ద్వేషించుటగా గుర్తింపనగును. అలా వ్యవహరించువారు సన్మార్గమునందు పయనించు పురుషుల గుణములను చూచి సహించలేక వారిని నానా విధములుగా నిందించుచుందురు. 16.19 తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామేజశ్రమశుభానా సురీష్యేవ యోనిషు. అనగా సన్మార్గమునకు వ్యతిరేకులు మరియు నన్ను మరియు సాధుపురుషులను ద్వేషించు మానవులను అశుభ కర్మలు చేయు క్రూరులైన నరాధములను నేను ప్రతిసారి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 117 అనగా అనేక పర్యాయములుగా ప్రపంచమునందు నరకమునకు పోవు విధముగా అనగా తరచుగా క్రూరకర్మలు చేయునటువంటి పులులు సింహములు మొదలగు ఆసురీయోనులయందు పడవేచుందును అనగా నీచ జన్మలను కలుగజేయుచుందును. అట్లేలైనా వారందరూ పాపాది దోషములతో కూడియున్నారు. 16.20 ఆసురీం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామప్రాప్యేవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. అనగా అటువంటి మూఢులు అనగా వివేకహీనులు ప్రతి దేహధారణ కాలమందును అనగా ప్రతి జన్మయందును ఆసురీ యోనులను పొందుచు అనగా తమోగుణము హెచ్చుగా నున్నటువంటి యోనులేందు జన్మమును పొందుచు ఇంకా క్రిందికి జారుచు ఈశ్వరుడైన నన్ను పొందజాలక అంతకుముందు లభించినటువంటి పశుపక్ష్యాది యోనుల కంటే కూడా ఇంకా హీనమైన అనగా క్రిమికీటకాది యోనులను పొందుచుందురు. నన్ను పొందక అని చెప్పుటకు తాత్పర్యమేమనా? వారు నేను చెప్పుచున్నటువంటి శ్రేష్టమైన మార్గమందు గూడా పయనించక పతనమును పొందుచుందురు. నన్ను పొందు మార్గము అతి సులభమై సర్వవిదితమైయున్నది. ఇప్పుడు సమస్తమైన ఆసురీ సంపదను గురించి సంక్షేపముగా చెప్పుచున్నారు. పైన కామాది మూడు భేదములందును ఆసురీ సంపత్తికి అనంతమైన భేదములున్నప్పటికీ అవన్నీయు ఆ కామాది మూడు భేదములందే మిళితమైపోవుచున్నవి. కావున ఆ మూడింటినీ నశింపజేసినచో సర్వదోషములను నశింపజేయబడినట్లే. అందుచేత సర్వానర్థములకు మూలకారణమైన ఆ మూడు భేదములను గురించి చెప్పబడుచున్నది. 16.21 త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. అనగా ఆత్మను మర్చినవారి ఈ మూడు విధములగు దోషములు నరక ప్రాప్తికి ద్వారములు వంటివి. వీనిలో ప్రవేశించినంత మాత్రము చేతవారి ఆత్మదుషితమగును అనగా పురుషార్థమును పొందు యోగ్యత లేనిదగును. అందుచేత ఈ మూడు అనగా కామ క్రోధ లోభములు ఆత్మభావమును బాధించినవైయున్నవి. ఆ మూడు ఏవి అన్నచో కామమా క్రోధము మరియు లోభములు. అందువలన పురుషార్థమును ఆశించు పురుషుడు ఈ మూడింటినీ తప్పక త్యజించవలయును. ఏలేనా కామము మొదలగు ఈ మూడు నరకద్వారముల వంటివే ఆత్మను మరుగుపరచునవయ్యున్నవి. అందుచే ఈ మూడింటినీ తప్పక త్యజించవలయును. ఆత్మను ఈ విధముగా స్తుతించడమైనది. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 118.22 ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారే స్త్రీ భిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిం. అనగా ఓ కుంతిపుత్ర, ఈ కామాదులు దోహకము మరియు మోహరూపమై అంధకారముతో నిండియున్న నరకద్వారములు. ఈ మూడు దుర్గుణముల నుండి తప్పించుకొన్న మానవుడు సత్కర్మాచరణము చేయును, సాధన చేయును. ఇంతకు పూర్వము కామాదుల వశమునందుండి ఏ ఆత్మను పొందుటకు ఆవశ్యకములైన సాధనలు చేయకయుండెనో ఇప్పుడా కామాదులు నశించినందున అట్టి సాధన చేయనారంభించును. అట్టి సాధన వలన సాధకుడైన మానవుడు ఆ పరమగతిని అనగా మోక్షమును గూడా పొందగలడు. ఈ విధముగు సమస్తమైన ఆసురీ సంపత్తిని త్యజించుటకు మరియు మానవునకు అన్ని విధముల శుభముములను కలిగించినటువంటి కారణరూపమైన సాధనము శాస్త్రమయ్యున్నది. శాస్త్ర ప్రమాణము ద్వారానే ఆ రెండు కార్యములు సాధ్యమగును, మరి ఏ విధముగానూ సాధ్యపడవు. అందుచేత 16.23 యహ శాస్త్ర విధిముత్సర్జ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. అన ఏ మానవుడు శాస్త్రము చెప్పిన పద్ధతిని అనగా కర్తవ్యాకర్తవ్యముల జ్ఞానమునకు కారణమైన ఏ విధి నిషేధకములైన ఉపదేశము కలదో దానిని త్యజించి కామముచే ప్రేరితమైన కర్మలనాచరించుచుండునో అట్టి మానవుడు ఇటు సిద్ధినిగాని అటు పురుషార్థమును పొందుటకు తగిన యోగ్యతను గాని పొందజాలడు. ఈ లోకమునందు ఎటువంటి సుఖమును పొందజాలడు? మరియు పరమగతిని అనగా స్వర్గమునుగాని మోక్షమునుగాని పొందజాలడు? 16.24 తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అన అందువలన కర్తవ్యమేదో మరియు అకర్తవ్యమేదో తెలుసుకొనుటకు నీకు శాస్త్రమే ప్రమాణము అనగా సాధనము. అందుచేత శాస్త్ర విధానము ద్వారా చెప్పబడిన వాక్యమును చక్కగా తెలుసుకుని అనగా శాస్త్రము ఆజ్ఞాపించుటనే విధానమందురు. ఈ కార్యము చేయుము, ఈ కార్యము చేయవద్దు అని శాస్త్రము ఆజ్ఞాపించుచున్న ఎడల ఆ శాస్త్రము చెప్పుచున్నట్టి కర్మలను చక్కగా తెలుసుకుని నీవు ఈ కర్మక్షేత్రమగు లోకమునందు కర్మలు చేయుట మంచిది. ఇహ అనుశబ్దము ఏ భూమియందు కర్మాధికారము కలదో దానిని సూచించునదయ్యున్నది. శ్రీశ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి దైవాసుర సంపద్విభాగయుగమనబడు 16వ అధ్యాయమునకు, శ్రీశ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి ప్రణవము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 119